నల్లబిలాలు పుస్తకం 15వ భాగం. దూరాభారమే కాక ఒట్టి భారం కూడా ఈ తారక ఎక్కువే. దీని భారం సూర్యుడి భారానికి 30 రెట్లు ఉంటుంది. పైగా ఈ భారమైన తార ఒంటరి తార కాదు. మరో తార చుట్టూ 5.6 రోజులకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అంత తక్కువ సమయంలో ప్రదక్షిణ చేయాలంటే ఆ తారలు చాలా దగ్గర దగ్గరగా ఉండాలి. ఎక్స్రేలు HD 22686 నుండి రావు, దాని దగ్గరలోనే ఉండే మరో చోటు నుండి వస్తున్నాయి. నిజానికి ఎక్స్రేలు HD 22686 యొక్క 8 తార నుండి ఏ తార చుట్టూ అయితే అది అహర్నిశమో పడిగాపులు పడుతూ తిరుగుతోందో ఆ తార నుండి వస్తున్నాయి. HD 22686 పరిభ్రమించే వేగాన్ని బట్టి 8 తార భారం సూర్యుడి భారానికి 5 నుండి 8 రెట్లు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ 8 తార ఉండవలసిన చోటు వైపు చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. సూర్యుడి కన్నా 5 నుండి 8 రెట్లు భారం ఉన్న మామూలు తార అయితే 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న టెలిస్కోపుల్లో కనిపిస్తుంది. కానీ కనిపించడం లేదు కనుక అది నిపాతనం చెందిన తార అన్నమాట. తెల్ల మరుగుజ్జు తార, న్యూట్రాన్ తారలు కూడా అంత దూరం నుండి కనిపించవు. కానీ ఆ 2 జాతుల తారలు అంత భారమైనవైతే నిపాతనం చెందకుండా ఉండలేవు. ఈ కారణాలన్నీ పరిశీలించగా ఖగోళ శాస్త్రవేత్తలు సిగ్నస్ X1 నిజంగానే ఓ నల్లబిలం అని నిర్ణయించారు. అది మనం కనుక్కున్న మొట్టమొదటి నల్లబిలం. అలాంటివి ఇంకా ఎన్నో తారలు నిపాతనం చెందినప్పుడు నల్లబిలాలు తయారవుతాయని మనకిప్పుడు తెలుసు. కొన్ని నల్లబిలాలు తారలకున్నంత ద్రవ్యరాశితోనే ప్రారంభించి ఇంకా ద్రవ్యాన్ని కలుపుకుని క్రమంగా వృద్ధి చెంది నల్లబిలంగా మారుతాయి. అలా కాక చిన్న వస్తువునైనా తగినంత గట్టిగా నొక్కి కుంచింపజేస్తే అది నల్లబిలంగా మారవచ్చు. 1,000,000,000 సంవత్సరాల క్రితం ఓ ఆదిమ విస్ఫోటంలో బిగ్ బ్యాంగ్లో విశ్వం ఆవిర్భవించినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది అన్నాడు 1971లో స్టీఫెన్ హాకింగ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త. విశ్వ పదార్థం అంతా విస్ఫోటం చెందినప్పుడు అందులో కొంత భాగం ఎంత గట్టిగా నొక్కబడి ఉంటుందంటే ఆ ఒత్తిడికి చిన్న చిన్న నల్లబిలాలు రూపొంది ఉండవచ్చు. ఆ నల్లబిలాలలో కొన్నిటికి చిన్న గ్రహాల అంత ద్రవ్యరాశి మాత్రమే ఉండి ఉండవచ్చు. వాటిని బుల్లి నల్లబిలాలు అంటారు. నల్లబిలాలు కూడా ద్రవ్యాన్ని కోల్పోవచ్చునని హాకింగ్ నిరూపించాడు. ష్వార్ట్జ్ చైల్డ్ రేడియస్కి అవతల నల్లబిలాల గురుత్వాకర్షణలో కొంత భాగం రేణువుల కింద మారుతుంది. ఆ రేణువులు నల్లబిలం నుండి తప్పించుకుపోగలవు. అలా తప్పించుకుపోయే రేణువులు నల్లబిలం నుండి ద్రవ్యాన్ని పట్టుకుపోతున్నాయి. ఆ విధంగా అది ఆవిరైపోతోందన్నమాట. తార అంత భారమున్న పెద్ద నల్లబిలాలలో అవి ఆవిరయ్యే రేటు ఎంత తక్కువగా ఉంటుందంటే నల్లబిలం పూర్తిగా హరించుకుపోవడానికి 1,000,000 సంవత్సరాలు పడుతుంది. అంత దీర్ఘకాలంలో అది కోల్పోయే ద్రవ్యం కన్నా గ్రహించే ద్రవ్యం ఎక్కువైతే ఇక చిరంజీవిగా శాశ్వతంగా వర్ధిల్లుతూనే ఉంటుంది. నల్లబిలం చిన్నది అవుతున్న కొలది ఆవిరయ్యే వేగం ఎక్కువవుతూ ఉంటుంది. కొంత ద్రవ్యాన్ని కలుపుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. బాగా చిన్న నల్లబిలంలో ఉన్న ద్రవ్యాన్ని తీసుకునే రేటు కన్నా వదులుకునే రేటు ఎక్కువగా ఉంటుంది. అది ఇంకా చిన్నదై ఇంకా వేగంగా ఆవిరై చివరికి ఒక విధమైన విస్ఫోటనంలో ఎక్స్రేల కన్నా శక్తివంతంగాను కిరణాలను వెలువరిస్తుంది. 15 బిలియన్ల ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్లో ఏర్పడ్డ బుల్లి నల్లబిలాలు ఇప్పుడిప్పుడే అదృశ్యమైపోతూ ఉండవచ్చు. అవి పుట్టినప్పుడు ఎంత ఉండి ఉంటాయో, అవి పేలినప్పుడు వాటి నుండి ఎలాంటి గామా కిరణాలు ఉత్పన్నమవుతాయో అన్నీ హాకింగ్ విపులంగా లెక్కలు వేశాడు. హాకింగ్ ఊహించినట్టే అలాంటి గామా కిరణాలనే ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కోగలిగితే బుల్లి నల్లబిలాలు ఒకప్పుడు పుట్టాయనటానికి, ఇప్పటికీ ఉన్నాయనటానికి అది బలమైన సాక్ష్యాధారం అవుతుంది. కానీ ఇంతవరకు గామా కిరణాలు కనుక్కోబడలేదు. కానీ ఏ క్షణంలోనైనా అవి కనుక్కోబడవచ్చు. అదే కాక సిగ్నస్ ఎక్స్ ఒకటి ఉండనే ఉంది. త్వరలోనే ఖగోళ శాస్త్రవేత్తలు నల్లబిలాల గురించి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనుక్కోవచ్చు. ఆ ఆవిష్కరణలతో విశ్వం పుట్టుక గురించి, వికాసం గురించి మన అవగాహన మరింత పరిపూర్ణం కావచ్చు. ఇంతటితో నల్లబిలాలు అనే ఈ పుస్తకం సమాప్తం.